కృష్ణ యజుర్వేదాంతర్గత 13 తైత్తిరీయ ఉపనిషత్ అధ్యయన పుష్పము శిక్షావల్లి 1వ అనువాకము శాంతి పాఠము 1 2వ అనువాకము శాంతి పాఠము 2 3వ అనువాకము ఆచార్యుల వారి శిక్ష 4వ అనువాకము శిష్యునికి ఆహ్వానము గురు శిష్య సమాగమం 5వ అనువాకము చాతుర్వ్యాహృతులు షోడశ కళ ఆత్మ భగవానుడు 6వ అనువాకము ఆత్మయోగము 7వ అనువాకము పాంక్త ఉపపాంక్తములు 8వ అనువాకము ఓంకారోపాసన 9వ అనువాకము పురుషార్థ సాధనములు 10వ అనువాకము అహం సహజ పరస్వరూపము 11వ అనువాకము శిష్య అనుశాసన నియమావళి 12వ అనువాకము సూర్యాది దేవతాస్తుతి శాంతి ఆనందవల్లి బ్రహ్మానందవల్లి 1వ అనువాకము బ్రహ్మతత్వము 2వ అనువాకము అన్నమయ ప్రాణమయ 3వ అనువాకము మనోమయ 4వ అనువాకము విజ్ఞానమయ 5వ అనువాకము ఆనందమయ 6వ అనువాకము సత్ అసత్ 7వ అనువాకము రసోవై అయం పురుషః 8వ అనువాకము అభయానందము భృగువల్లి 1వ అనువాకము సహనావవతు శాంతి పాఠము 2వ అనువాకము అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ 3వ అనువాకము ప్రాణో బ్రహ్మేతి వ్యజానాత్ 4వ అనువాకము మనో బ్రహ్మేతి వ్యజానాత్ 5వ అనువాకము విజ్ఞానం బ్రహ్మేతి వ్యజానాత్ 6వ అనువాకము ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ 7వ అనువాకము అన్నం ప్రాణస్వరూపం 8వ అనువాకము ఆపః జ్యోతిః అన్నమన్నాదం జలము అగ్ని పరస్పరం అన్నం అన్నాదం 9వ అనువాకము సర్వము నాయందు 10వ అనువాకము త్యాగ మహిమ 1వ అధ్యాయము శిక్షావల్లి. ఈ ప్రథమాధ్యాయములో అకారాది వణములు, ఉదాత్తాది స్వరములు, హ్రస్వదీర్ఘాది మాత్రలు, వణముల మధ్యమ వృత్తి ఉచ్చారణ, వణముల సంధి ఇవన్నీ ప్రస్తావించబడటం చేత శిక్షావల్లి. 1వ అనువాకము సంనో మిత్రః సంవరుణః సంనో భవత్వర్యమ ప్రాణవృత్త్యభిమాన దేవతయగు మిత్రుడు, అపానవృత్త్యభిమాన మరియు జలతత్వాభిమాన దేవత అగు వరుణుడు, చూపుభిమాన దేవత పితృదేవతల అధినాయకుడు, దేహనిర్మాణముల అభిమాని యగు అర్యముడు, త్రిజగముల సర్వేంద్రియాభిమాన దేవతయగు ఇంద్రుడు, బుద్ధివాక్ విజ్ఞానాభిమాన దేవతయగు బృహస్పతి, త్రిలోకములకు ఆధారపరిరక్షక దేవతయగు విష్ణువురుక్రముడు, మాకు కరుణతో సుఖశాంతి ఐశ్వర్యానందములు ప్రసాదించెదరుగాక. ఓ సర్వదేవతల అఖండ స్వరూపుడవగు పరబ్రహ్మమా, మీకు నమస్కరిస్తున్నామయ్యా. సర్వజీవుల ప్రాణేశ్వరుడవగు ఓ వాయుదేవ, మీకు హృదయపూర్వకముగా నమో వాక్కములు సమర్పిస్తున్నాము. మీరే మాకు పరబ్రహ్మస్వరూపులై బ్రహ్మోపాసనకు ఉపాస్య దైవమగుచున్నారు. మీరే సమస్తమును చేతనపరుచుచున్న చైతన్య స్వయమాత్మానంద స్వరూపులు కదా. త్వం రూపమగు ఈ ప్రత్యక్షమైనదంతా తత్రూపమగు పరబ్రహ్మమే అయి ఉన్నది. తత్వం నేను అదే, సోహం మేము రోతముగా బ్రహ్మము గురించి చెప్పుకుంటున్నాము. యంసత్ సత్యమును సంభాషించుకొనుచున్నాము. ఓ పరబ్రహ్మమ, మీరే మాకు సర్వదా సంరక్షకులు. మాకు బ్రహ్మమును చెప్పుచున్న సద్గురు భగవానుడు పరబ్రహ్మస్వరూపులే అయి ఉన్నారు. ఓ పరబ్రహ్మమ, మీరు మమ్ములను అజ్ఞానము నుండి రక్షించువారు, మాకు బ్రహ్మమును బోధించువారు కూడా మీతో సమానమే. మమ్ములను మాకు బ్రహ్మము బోధించు వక్తాగు ఆచార్యుల వారిని సర్వదా రక్షించెదరుగాక. ఓం శాంతియః శాంతియః శాంతియః. మా యొక్క దృశ్యత్వము దేహిత్వము దేహత్వము స్వస్వరూపాత్మతత్వము నందు సశాంతించినవై ఉండునవగునుగాక. రెండవ అనువాకము సహనావవతు సహనభునక్తు. గురుశిష్యులమగు మనము పరబ్రహ్మము గురించి సత్సంగపూర్వకంగా సంభాషించుకొనుచున్నాము. గురుశిష్యులమగు మన ఇరువురిని సర్వాత్మకుడగు పరమాత్మ సర్వదా రక్షించునుగాక. జీవనయాత్రకు అవసరమగునవి ప్రసాదించెదరుగాక. ఇరువురము బుద్ధి కుశలతచే వీర్యవంతులమై బ్రహ్మతత్వమును అధ్యయనము చేసదముగాక. తేజో ఎన్లైటన్మెంట్ రూపమగు ఆత్మ విద్యను మనము బుద్ధితో ఎరుగుచుండెదముగాక. పరస్పరము ప్రేమతో ఈ అధ్యయనము కొనసాగించదముగాక. అయిష్టత ద్వేషములు మన ఇరువురి మధ్య దరిచేరకుండునుగాక. ఓం శాంతియః శాంతియః శాంతియః. మూడవ అనువాకము ఆచార్యుల వారి శిక్ష ట్రైనింగ్ టెక్నిక్స్. సహనౌ యశః సహనౌ బ్రహ్మవర్చసం. గురుశిష్యులమగు మేము ఇరువరము యశస్సు బ్రహ్మవర్చస్సు పొందుచుండెదముగాక. అధాతః సంహితయ ఉపనిషదం వ్యాఖ్యాస్యమః. కాబట్టి ఇప్పుడు ఉపాసన సమన్వితమైన తైత్తిరీయ సంహిత ఉపనిషత్ వ్యాఖ్యానము చేస్తున్నాము. శిక్షాత్ ఆనందాత్ భృగు తైత్తిరీయములను త్రీ ఫెసెట్స్ అధ్యయనము చేయుచున్నాము. ఉచ్చరించటము ఆరు విధములుగా చెప్పబడుచున్నది. ఒకటి వణములు అకారాది అక్షకారారాంతము అక్షరముల ధ్వని. అక్షరమును నిండు ధ్వనితో పలుకటము మౌఖిక శబ్దోపాసన. ప్రతి అక్షరమును నిర్దిష్టముగా సుస్పష్టముగా సుమధురంగా భావయుక్తంగా శబ్దీకరించటము. రెండు స్వరములు అక్షరములను శబ్దార్థము భావన సిద్ధించుటకే అవసరమగు ప్రకంపన కంపన పరిమితులు. స్థాయి ఉదాత్త అనుదాత్తము స్వరితము స్వరముల యొక్క స్థాయి. మూడు మాత్రా హ్రస్వమిట్లా కుచించాలి. అనుదాత్త స్వరములు దీర్ఘములు ఎట్లా విస్తరించి ఎంతవరకు పలకాలి ఈ వివరణలు. హ్రస్వ దీర్ఘ మాత్రలు బి రెండింతల దీర్ఘము ప్లుతము స్వరము యొక్క పరిమాణము. నాలుగు బలము కంఠనాళము పైపైనలో నుండి అక్షరమును పలుకు రీతులు. ఉదా ఒకటి ఓం శబ్దము పెదమెల వద్ద ప్రారంభించటం. రెండు స్వరనాళము నుండి ప్రకంపింపజేస్తూ గొంతుగుండెల ఆధారంగా పలుకటము. మూడు శబ్దము పలుకు ప్రయత్నము యొక్క అల్పధికాత్యధిక బలములు నొక్కి ఉచ్చరించటం. ఉచ్చారణ శక్తి. ఐదు సామము త్వరితంగా గాని నిదానంగా గాని మధ్యరకంగా గాని అక్షరమును పలకటము. సమవేగము విలంబనముల సన్నగొంతు పెద్ద గొంతుల ఉదాత్తనుదాత్తములు. మోజలెసన్ ఆఫ్ వౌస్ టు వర్డ్స్ డీపర్ పిక్ అప్ ఎక్సెట్రా అనుస్వరభేదములు. ఆరు సంతాన ప్రతి అక్షరమును ఉచ్చార సమయమును పాటిస్తూ దాటివేయకుండా పలకటము. భావనను ఉద్దేశిస్తూ ప్రేరేపించుచూ పలకటము. శబ్దములో ఉత్సాహము సంప్రేరేపణను ప్రశాంతానందములను జోడించటము. ఈ ఉచ్చారణ భేదములను వాటికి సంబంధించిన భావ పరిపుష్టిని మొట్టమొదట ఆచార్యుల వారు శిష్యునికి నేర్పుచున్నారు. ఉదా ఓం నమ శివే సిద్ధం అను ప్రారంభ మంత్రముతో ఈ విశేషాలు చెప్పుచున్నారు. ఈ విధముగా వేదమంత్రముల ఉచ్చారణను ఎరుగుచూ ఉండగా ఇక అప్పుడు ఆత్మహితము కొరకే ఉపనిషత్ అధ్యయనమును శిష్యాచార్యుల సంబోధన సంవాదన విధానంగా చెప్పుకొనుచున్నారు. శిష్యాచార్యులు లేచి నిలబడి ఆత్మభగవానుని ఇట్లు ప్రార్థిస్తున్నారు. సహనౌ యశః సహనౌ బ్రహ్మవర్చసః. మనమిరువురము పరబ్రహ్మము గురించిన విచారణ చే పరమాత్మ కరుణ చే యశస్సు బ్రహ్మవర్చస్సు పొందెదముగాక. బుద్ధి సునిశిత్వమును, నిర్మలత్వమును, విస్తారత్వమును, ప్రశాంతత్వమును, అధ్యయనత్వమును వర్చస్సుగా కలిగి ఉండునుగాక. ఆచార్యులవారు, ప్రియ శిష్యులారా, ముందుగా మనము సంహితలు గురించి చెప్పుకుదాము. పంచమహాసంహిత, పంచమహాసంయోగములు, సంయోగ సిద్ధాంతము. సంహితలు వేటివేటిని ఉపాసనా వస్తువులుగా స్వీకరించి ఉపాస్య వస్తువగు పరమాత్మతత్వమును సిద్ధింపజేసుకోవచ్చునో అవి సంహితలు అనబడుచున్నాయి. అధికరణములు లేక అపకరణములు అని కూడా చెప్పబడుచున్నాయి. అట్టి ఉపాసనను ఇటు పూర్వస్థానము, అటు ఉత్తరస్థానము, ఆ రెండింటిలయ స్థానము నంది ఇటు అటు కలుపునది అనుసంధానము గా నాలుగు విభజనలతో నిర్వర్తించాలి. ఐదు సంహితలు లేక ఉపకరణముల లేక అధికరణములు: ఒకటి అధిలోకం ప్రపంచము, రెండు అధిజ్యోతిషం తేజస్సు, మూడు అధివిద్య జ్ఞానము, నాలుగు అధిప్రజం సంతతి సహజీవులు, ఐదు ఆధ్యాత్మం శరీరముతో ప్రపంచోపాసనం విశ్వము కాంతి తేజస్సు విద్యా సంతానము శరీరము అను ఐదు సంహితలను ఆత్మోపాసనకే వినియోగించున్నాము. డొట్ ఒకటి డొట్ అధిలోకం, అధిలోకోపాసన, అధిలోక సంహిత, దృశ్య ప్రపంచము ఉపాసనకు ఉపకరణగా. ఈ ఎదురుగా కంటికి తదితర ఇంద్రియములకు భౌతికంగా సిద్ధించినదే కనిపించేదంతా లేక ఈ పృథివీంత, ఈ ప్రపంచమంతా ఉపాసనా వస్తువు లేక సంహితగా భావించబడి ఆత్మతత్వ సిద్ధి కొరకే ఉపాసించటము అధిలోకము అనబడుచున్నది. పృథివీ భూమి భౌతిక విభాగము అధిలోకము యొక్క పూర్వరూపము. ద్యు దేవతా దేలోకము దివ్యత్వము అధిలోకము యొక్క ఉత్తరరూపము. ఆకాశము స్థానము విశ్వము యొక్క పూర్వరూపమగు భూమిత్తరూపమగు దేవలోకముల సంధిస్థానము. వాయువు స్పందము అనుసంధానము లేక సంధానకర్త. మనస్సు ఏ ప్రపంచము గురించి అనుక్షణం ఆలోచించుటలో నిమగ్నమై అలసిపోతూ ఉన్నదో అట్టి ఆయా వస్తు విషయ సంబంధ సంపదాపద ఇత్యాది విషయవలయము నుండి ఈవలికి తేవాలి. ఈ కనబడే ఈ దృశ్య జగత్తు ఆత్మధ్యానము కొరకే ఉపాసన వస్తువు అని భావించాలి. భూమి ఆకాశము దేహపృథివి తదితరి సర్వ నిర్మాణములలో పాల్గొనుచున్న అశరీరులగు దేవతల దేవతాలోకము ఈ మూడు అనుసంధానము చేస్తున్న వాయువు ప్రాణతత్వము లను గమనించటము అధిలోక సంహిత అనబడుతోంది. ఈ రీతిగా గమనిస్తూ క్రమంగా ఈ సర్వమునకు ఆధారమైన ఆత్మ యొక్క ఉనికిని గురించి భావించి మమేకము కావాలి. భూద్యౌ దేవతాలోకముల ఆకాశముల పరస్పర వాయు ప్రాణశక్తి సంబంధములను దృష్టిలో ఉంచుకొని ఆ విశ్వము యొక్క రూపమును ధ్యానించాలి. రెండు అతిజ్యోతిష ఉపాసన సంహిత లేక తేజసో ఉపాసన తేజోభావన. దృశ్య జగత్తు కళ్లకు కనబడాలంటే తేజస్సు లేక వెలుగు కావాలి కదా. అట్టి తేజస్సును ఉపాసించునిది ఆది జ్యోతిష సంహిత. పూర్వరూపము అగ్ని, ఉత్తరరూపము ఆదిత్యుడు సూర్యుడు. సంధి ఆపహ జలము సంధానకర్త విద్యుత్ మేఘపు మెరుపులు. అగ్ని ఆదిత్య జల విద్యుత్తులలో కాంతి విభాగమును సంహితగా ఉపాసనా వస్తువుగా భావించి ఉపాసించుటము తేజోపాసన లేక అధిజ్యోతిషోపాసన. సర్వే సర్వత్రా కనిపించే వెలుగు, ఆ వెలుగు ప్రసరిస్తూ ఉండగా కనిపించే సమస్త దృశ్యము ఉపాసనా వస్తువుగా ఆగుచున్నాయి. అధిలోకోపాసన భౌతికమైన నామరూపాత్మక జగదోపాసన కంటే కూడా తేజోభావన ఉన్నతమైనది, ఉత్కృష్టమైనది, కష్టము, ఉత్తమ ప్రయోజనకరము. యోగులు కళ్ళు మూసుకుని కళ్ళు తెరచికూడా అంతరంగ చతుష్టయమును అంతరజ్యోతిగాను ఈ జగత్తుగా కనిపించేదంతా బహిర్జ్యోతిగాను దర్శిస్తూ అట్టి అధిజ్యోతిష సంహితను ఆత్మత్వమునకు సాధన ద్రవ్యముగా వినియోగించుచున్నారు. శిష్యులారా, ఈ విధంగా అధితేజసో జ్యోతిషోపాసనను నిర్వర్తించండి. మూడు అధివిద్యా సంహిత విద్యాపాసన విద్యాభావన గురు శిష్య విద్యాభ్యాస విధానమే ఉపాసనకు ఉపకరణంగా. విద్యత్ ఏది తెలుసుకోవాలో అట్టి ఆత్మ గురించిన అధ్యయమే అధివిద్య. ఈ అధివిద్య ఉపాసనకు పూర్వరూపము ఆచార్యుల వారు గురుదేవులు, ఉత్తర రూపము అంతేవాసి శిష్యుడు విద్యార్థి, ఇద్దరి కలయిక సంధి విద్య ఆత్మవిద్య, అనుసంధానము ప్రవచము, శాస్త్ర అధ్యయనము, తద్భావన తత్ అనుభవము. శిష్యుడు ఆత్మవిద్యకే ఆచార్యుల వారిని ఆశ్రయించటము, ఆచార్యులు తత్వం నీ సహజ రూపము అఖండమగు ఆత్మయే అని నిరూపించు ప్రవచనములను అనేక దృష్టాంతముల ద్వారా ప్రసాదించటము, శిష్యులు ఆచార్యుల వారిని పరబ్రహ్మముగా ఉపాసించటము, గురువు శిష్యుని అఖండాత్మ స్వరూపమును తన ప్రవచనముల అంతరార్థరూపముగా ఉపాసించటము తత్వం అని భావించి చెప్పుట, ఆత్మభావనతో అనుసంధానము. ఇట్టి కార్యక్రమము గురుశిష్యులకు అధి విద్యాసంహిత ఆయాత్మోపాసనకు ఆత్మధ్యానమునకు ఆత్మావలోకమునకు ఆత్మాహం భావనకు సుమార్గమగుచున్నది. బిడ్డలారా, ఈ విధంగా అధివిద్యోపాసనను ఎల్లప్పుడూ మనోబుద్ధులతో నిర్వర్తించెదరుగాక. నాలుగుడు అధి ప్రజోపాసన ప్రజాసంహితము ప్రాణుల ఉత్పత్తి ఉపాసన దేహమే ఉపాసనకు ఉపకరణముగా. ఇక ప్రజను ఆశ్రయించి సంహితరూపముగా ఉపాసనా వస్తువుగా ఉపయోగించి ఆత్మోపాసన చేయటము ఎట్లాగో చెప్పుకుంటున్నాము. ఈ ప్రజోపాసనకు సంతానమునకు ఉత్కృషార్థము పూర్వరూపము మాత తల్లి ప్రకృతి దేహము కంటే మునుముందు రూపము, ఉత్తర రూపము పిత తండ్రి పురుషుడు దేహము పొందిన తరువాత రూపము, పూర్వ ఉత్తర సంధి కలయిక సంతానము ప్రజ దేహమునకు ఆవలి ఇవలి సంధి, పరమ పురుషుని అనేక రూప ప్రదర్శనము, అనుసంధానము ప్రజల ఉత్పత్తి విధి సంతతి అఖండము అప్రమేయము అగు పరమాత్మ యొక్క జీవాత్మతో అనుసంధానము. ఈ విధంగా ప్రజా ఉపాసన నిర్వర్తించుదురుగాక. ప్రాణుల ఉత్పత్తికి సంబంధించిన భావనుపాసనా రూపమై ఈ విధంగా సిద్ధిస్తోంది. ప్రకృతి పురుషుడు ఉత్పత్తి పరిపోషణ అను నాలుగు ఉపాసనా వస్తువులుగాగుచున్నాయి. తల్లి పూర్వరూపము తండ్రి ఉత్తరరూపము వీరిద్దరి సంధిస్థానము సంతానోత్పత్తి క్రియ వీరిద్దరిని సంధానపరుస్తుంది. ఈ విధంగా సంతానము గురించి ధ్యానించాలి. ప్రజోపాసనకు కనిపించే సమస్త దేహములు ఉపాసనా వస్తువుగా భావించబడుచున్నాయి. ఐదు అధ్యాత్మోపాసన శరీరోపాసన శరీరము నుండి వెలువడు వాక్ ఉపాసన వాక్ సంహిత స్తుతి. అధ్యాత్మోపాసనకు శరీరములో నోరు ముఖ్యమైన అంగము. నోటితో శబ్ద ఉపాసన చెప్పబడుచున్నది. అధర్హనుహ అధర్ములు పెదిమలు క్రింద దవడ వాక్ రూప అధ్యాత్మోపాసనకు పూర్వరూపము. ఉత్తర హనుహ పై దవడ ఉత్తర హనువు శరీర అధ్యాత్మభావన యొక్క ఉత్తర రూపము. వాక్ సంధ్యహ శబ్దములు వాక్కు సంధి అక్షరస్థానము. జిహ్వ సుధానం జిహ్వ నాలుక అనుసంధానము పూర్వోత్తర రూపములను సంధానపరుస్తుంది. ఈ తీరైన శరీరము గురించిన ధ్యానము అధ్యాత్మోపాసనగా చెప్పబడుతోంది. ఈ విధంగా భౌతిక దేహమును ఈ దేహము నుండి జనించే అక్షరములను ఉపాసించు విధానము అధ్యాత్మోపాసనగుచున్నది. వాక్కును ఆధ్యాత్మిక మార్గములో సద్వినియోగించటము అధ్యాత్మోపాసనగా సూచించబడుతోంది. భగవత్స్తుతి, నామసంకీర్తన, పురాణ పఠనము, దివ్యమగు భగవత్ అవతారముల భక్తుల చరిత్రల పారాయణము, ఇవన్నీ అధ్యాత్మోపాసన రూప విధానమునకు ఉపకరణములు. ఈ విధమైన 5 సంహితలు, 5 ఉపాసనలు పంచమహాసంహితలు వ్యాఖ్యానించబడుచున్నాయి. ఈ పంచసంహిత ఆఖ్యాతములను ఎక్స్ప్లానసెన్స్ ఎరిగి అనుసంధానము చేయువాడు ఉత్తమ ప్రజలను, సంతానము స్నేహితులు మొదలైన వాటిని తత్వజ్ఞులతో సామీప్యమును, పశుసంపదను, బ్రహ్మవర్చస్సును, భోగ్యవస్తువులగు అన్నాద్యములను, సువర్ణజ్యోతి స్థానమును పొందుచున్నాడు. పంచసంహిత భావనల వలన ఈ మనస్సు నేను నాది అనురూపములుగల సంకుచితమైన శృంఖలములను, బంధముల త్రెంచివేసుకొనుచున్నది. విశ్వమంతా నేనైన నేనుగా పరిణమించుచున్నది. 4వ అనువాకము శిష్యునికి ఆహ్వానము, గురుశిష్య సమాగమం. యహ ఛందసాం ఋషభో విశ్వరూపః శాంతి ప్రవచనము. ఏదైతే వేదములచే శ్రేష్ఠముగా, అత్యంత ప్రాధాన్యముగా ఓంకారనాదముచే ఉద్దేశించబడుచున్నదో, ఏది విశ్వము యొక్క వాస్తవ రూపము అయి ఉన్నదో, వేదసారమై అమూర్తరూపముగా చెప్పబడుచున్నదో, వేదములచే ఎలుగెత్తిగానము చేయబడుచున్నదో, అట్టి పరబ్రహ్మరూపము నా మేధస్సును, బుద్ధిను స్పృశించి హృదయములో ప్రవేశించి నిండుకుండలోని నీరువలే నిలిచి ఉండునుగాక. ప్రణస్వరూపుడవగు ఓ దేవాదిదేవ, ఆత్మదేవ, మా బుద్ధి మీ యొక్క బ్రహ్మతత్వము యొక్క ధారణను పొంది ఉండునుగాక. అట్టి బుద్ధిని కలిగియుండి బ్రహ్మము యొక్క అనునిత్యధారణకై ఈ మా భౌతిక దేహము ఆరోగ్యవంతమై అర్హత పొందియుండునుగాక. ఈ మా జిహ్వ నాలుక బ్రహ్మతత్వము గురించిన మధుర భాషణమునకై సదా సంసిద్ధమై ఉండునుగాక. మా ఈ చెవులు బ్రహ్మతత్వము గురించి శ్రద్ధగా వినుట కొరకై సర్వవేళలా సముత్సాహవంతమగునుగాక. ఓ పరబ్రహ్మమ, మీరు ఎక్కడా ఉనికి కలిగి ఉన్నారు? మరింకెక్కడనో కాదు. మాలోని పంచకోశములకు అంతరాంతరముగా ఆవల ఈవల కూడా వెలుగొందుచు మేము కల్పించుకొనుచున్న లౌకిక ప్రజ్ఞచే కప్పబడి ఉన్నారు. మేము లోక సంబంధమైన బుద్ధిని అధిగమించి బుద్ధి యొక్క ఉత్తర విభాగముతో మిమ్ములను దర్శించదముగాక. ఓ ఆత్మభగవాన్, శృతం మే గోపాయ, నేను వినుచున్న ఆత్మజ్ఞాన వాక్యములను సమాచారమును మీరు సంరక్షిస్తూ మా బుద్ధి పరిపక్వమై ఆత్మశుద్ధి పొందుట కొరకై తోడు అవండి. ఈ విధంగా ఆత్మభావన యొక్క సిద్ధి కొరకై ప్రార్థనను గురుశిష్యులు ముందుగా ఎలుగెత్తిగానము చేసెదరుగాక. ఓ పరమాత్మ, ఆవహంతి వితన్వాన కుర్యాణ చిరమాత్మన వాసాంసి మమ గావశ్చ. మీరు మాకు ఎల్లప్పుడూ అన్నపానములను, వస్త్రములను, గోసంపదను, రోమములు గల గొర్రెలను ప్రసాదించండి. అవి విస్తారమగుచుండునుగాక. మేము ఎప్పుడూ దేవేజ్ఞము నందు నిమగ్నులమై మీచే మాకు ప్రసాదించబడు సర్వసంపదలను తిరిగి యజ్ఞవిధుల ద్వారా మీకే సమర్పించుచుండెదముగాక. మా స్వాహాపూర్వక యజ్ఞయాగకర్మ విధులను విజయవంతము చేసి తత్ఫలములను మీరు స్వీకరించ వేడుకొనుచున్నాము. తద్భావనను మాకు ప్రసాదించండి. గురువు శిష్యులను ఆహ్వానించటం, ఓ దేవతలారా, బ్రహ్మవిద్యను మనస వాచ కోరుకొను అధ్యయనులు బ్రహ్మవిద్య కొరకై నన్ను సమీపించెదరుగాక. శ్రద్ధనియమనిష్టలు గల అట్టి విద్యార్థులను నేను మనఃపూర్వకముగా ఆహ్వానించుచున్నాను. ఆత్మవస్తువు యొక్క పరిసేవనము కొరకై ముముక్షువులను నాకు దగ్గర అగుటకు పిలుచుచున్నాను. ఇక్కడ ఈ చోట సమావేశమగుచున్న గురుశిష్యులము అగు మేము జనులందు యశస్సు పొందెదముగాక. గురుశిష్య సాంప్రదాయములు, తాత్విక విశేషాలు, ఆధ్యాత్మిక అభ్యాసములు జనులలో ప్రసిద్ధి పొందునుగాక. జనులలో ఆధ్యాత్మిక ఆశయములు, భావములు ప్రవృద్ధమై పరిపుష్టి పొందునుగాక. గురుశిష్యులమగు మేము ఆధ్యాత్మిక విశేషాలు సంభాషించుకొనుచుండగా అట్టి సంభాషణములు గూఢార్థములు, అంతరార్థములు మా హృదయములలో ప్రకాశమానమగుచుండునుగాక. మేము ఇరువురము భగజ్ఞాన తేజోవంతులమగుదుముగాక. దేవతల సమర్పణముగా మా ఉపనిషత్ వ్యాసంగములు దిగ్విజయముగా అగునుగాక. సహస్ర వేలాది రీతులుగా చెప్పబడుచున్న ఓ ప్రణవమ ఆత్మదేవ, మేము నీయందు సత్యదృష్టితో ప్రవేశించి పునీతులము, పవిత్రులము అయ్యదముగాక. స్వాహ అను దేవతా సమర్పణ వేదోచ్చారణలతో ఈ మా గురుశిష్య ఆధ్యాత్మిక సమాగమునకు దేవతలను ప్రేమగా ఆహ్వానము పలుకుచున్నాము. ప్రేరేపకులు అగుటకే అర్థించుచున్నాము. సద్యాత్మకుడవగు ఓ పరమాత్మ, ఓంకార ప్రణవస్వరూప, ఈ ఆశ్రమానికి దేశము యొక్క, ప్రపంచము యొక్క నలుమూలల నుండి ఆధ్యాత్మ విద్య బ్రహ్మ విద్యయందు శ్రద్ధ, ఆసక్తి, అభిలాష గల బ్రహ్మచారుల ఆగమనాభిలాషనేయున్నాను. ఈ ఆశ్రమంలో తత్వజ్ఞాన ప్రవచనములు వెల్లివిరియాలని మిమ్ములను మనసావాచా ప్రార్థిస్తున్నాను. అట్టి బ్రహ్మవిద్య అధ్యయనము లోకకల్యాణ కారకము అగునుగాక. ఎవ్వరు ఆత్మవిద్యను శ్రద్ధగా ఉపాసిస్తూ అభ్యర్థిస్తారో వారి గృహములలో ప్రవేశించటము మీ స్వభావము కదా. కనుక మా ఈ గృహాశ్రమమునకు సుస్వాగతము. ఆత్మతత్వము మాయందు ప్రవేశించి ఉదయించుచున్న సూర్యుని వలె సహస్ర కిరణ అఖండ జ్యోతిగా ప్రకాశమానము అగునుగాక. మేధోకాముడు మరియు శ్రీకాముడు, తెలివి సంపద కోరువాడు, ఆత్మశ్రేయస్సు కోరువాడు, ముందుగా జపము, తపము, భగవద్గుణగానము, గురుస్తోత్రము, కర్మయోగము మొదలైన వాటిని ఆశ్రయించాలి. బుద్ధిని కుశలము, నిర్మలము, విస్తారము, సునిశితము చేయాలి. మూడవ అనువాకములో చెప్పిన రీతిగా లోకజ్యోతి విద్యాప్రజాత్మ స్వదేహ పంచ సంహితులను, ఉపాసనలను ఆచరించాలి. మేధసద్గుణములను, అందుకు కారణభూతములగు అభ్యాసములను ఆశ్రయించాలి. అటుపై వ్యాహృతులను భూభువర్సువర్, ఆ మూడింటికి ఆధారభూతమగు మహర్వ్యాహృత్ను ఆశ్రయించాలి. లెట్ ద జెనరేటింగ్ ఒరిజిన్ ఆఫ్ ద మాటర్, ద థోట్ అండ్ ద లాజిక్ బి అడోర్డ్. ఐదవ అనువాకము చతుర్వ్యాహృతులు, షోడశకల ఆత్మభగవానుడు. మహాచమస్వః ప్రవేదయతే చతుర్వ్యాహృతి స్వరూప బ్రహ్మమును హృదయములో ధ్యానించుచున్నాము. అట్టి వ్యాహృతి ఉపాసన బ్రహ్మదేవుని అంగములైనట్టి భూభువ సువర్, ఆ మూడింటికి ఆధారమగు మహర్వ్యాహృతిని మహాచమన్యుడు అను మహర్షి తన దివ్యదృష్టితో స్వానుభవముగా దర్శించి ప్రవచనము చేస్తున్నారు. వ్యాహృతులు నిగూఢమైన మహదత్వమును నిద్రలేపు మంత్రాక్షరములు. అట్టి చతుర్ నాలుగు వ్యాహృతి ఉపాసనలు. ఒకటి లోక చతుర్ వ్యాహృతి ఉపాసన, రెండు దేవచతుర్ వ్యాహృతి ఉపాసన, మూడు వేద చతుర్ వ్యాహృతి ఉపాసన, నాలుగు ప్రాణచతుర్ వ్యాహృతి ఉపాసన, నాలుగు ఎక్స్ నాలుగు పదహారు వ్యాహృతులు. వ్యాహృతి ఆయి ఉచ్చారణ, టు కర్మల పరమాశ్రయము, త్రీ ఉపాసన, ఫోర్ ప్రదర్శన ఎక్స్ప్రెషన్, వి సమర్పణ. ఈ ఐదింటి సమన్వయము భూభువర్ ఇత్యాది లోక వ్యాహృతి. భూహ భూలోకము భౌతిక రూపములు వ్యాహృతులుగా ఉపాసన సామాగ్రిగా అగుచున్నది. భూహమంతరిక్షము లేక ఆకాశములోని లోకములు, వరుణలోకము, అగ్నిలోకము, వాయులోకము మొదలైనవి ఉపాసనా విషయములు. సువహ సువర్గ లేక స్వర్గలోకము, దివ్యతత్వములగు దేవతాలోకములు, మహర్ భువంతరిక్ష సువర్లోకములను తన అంగములుగా కలిగి ఉన్నట్టి నాలుగవది. అంగి అంగములుగా కలిగి ఉన్నట్టిది అగు హిరణ్యగర్భుని ఉపాసించుచున్నాము. అనగా ఈ భూభువ సువర్ త్రిలోకములు సృష్టి యొక్క అంగములు అవయవములు అని, అట్టి ఈ అంగములు ఎవరివో అట్టి అంగి బ్రహ్మదేవుడు అని ఎరిగి ఆయనను ఉపాసించుచున్నాము. వి ఆర్ చాంటింగ్ ద వర్కర్ ఆఫ్ ద క్రియేషన్, ద థోట్ అండ్ ద ప్రెజెంటేషన్ ఆఫ్ దిస్ క్రియేషన్. ఈ విధంగా నాలుగవదగు మహర్వ్యాహృతి బ్రహ్మదేవుని హృదయ మధ్య భాగమగు ఆత్మగా ఆత్మదర్శులగు వారిచే గమనించబడుతోంది. నామరూపాత్మకంగా ఉపాసించుటకై హిరణ్యగర్భుని సృష్టికర్త ఉపాసన కొరకై బ్రహ్మదేవునికి భూ మాటర్ వ్యాహృతి హిరణ్యగర్భుని పాదములు అని, భూవర్గ్ థోట్ వ్యాహృతి హిరణ్యగర్భుని బాహువులు అని, సువర్ బుద్ధి వ్యాహృతి హిరణ్యగర్భుని శిరస్సుగాను ఈ విధంగా శరీర భాగములుగా ఉపాసించుచున్నాము. ఇక నాలుగవ వ్యాహృతి మహర్ తత్వమును శరీరీ లేక అంగేయగు బ్రహ్మదేవుని ఆత్మగా ఉపాసించుచున్నాము. అట్లాగే ప్రతిజీవుని చూస్తూ ఉన్నప్పుడు భౌతికము భూతత్వము, మానసికము భువర్తత్వము, బుద్ధి సువర్తత్వము, ఈ మూడు బుద్ధి ఆత్మవ్యాపిత స్వరూపములు దాట్ మానిఫెస్టేడ్. నాలుగవది శరీరీ మహత్ తత్వము కేవలాత్మ బ్రహ్మము, మొదటి మూడింటినీ ధరించుచున్నట్టి మూడుగా అగుచున్నట్టి మహత్తత్వము, అన్నిటినీ వ్యాపింపజేయు వ్యాపక స్వరూపము సర్వవ్యాపకము అని ఉపాసించి ఆత్మోపాసనను సిద్ధింపజేసుకొనుచున్నాము. ద మానిఫెస్టేషన్ అండ్ ద మానిఫెస్టా బి అడోర్డ్. నాలుగవది అగు మహత్లేక మహావ్యాహృతియే బ్రహ్మస్వరూపము, అది సర్వవ్యాపక శరీరీ స్వరూపమని మొదటి మూడు వ్యాపించిన శరీర రూపములని ఉపాసించుచున్నాము. ఈ విధంగా వ్యాపిత మూడు వ్యాహృతులు వ్యాపక నాలుగవ వ్యాహృతి గా భావిస్తూ చేయు ఉపాసనమే వ్యాహృతోపాసన ఆగుచున్నది. ఇదియే బ్రహ్మోపాసన కూడా. ఆత్మకు తదితరములైన చతుర్ నాలుగు వ్యాహృతులు అంగ విశ్లేషణ. ఒకటి లోక వ్యాహృతులు, ఒకటి భూభూలోకము, రెండు భువరంతరిక్షము, మూడు సువర్ మనుష్యులు జీవులతో కూడిన ప్రపంచము, నాలుగు మహాసూర్యుడు ఆదిత్యుడు. సూర్యుని చేతనే సమస్తలోకములు వృద్ధి చెందుచున్నాయి. ఆయన జగత్శరీరమునకు దేహి. రెండు దేవతా వ్యాహృతులు, ఒకటి భూ అగ్ని, రెండు భూవహ వాయువు, మూడు సువహ సూర్యుడు, నాలుగు మహహ చంద్రుడు. చంద్రుని యొక్క ఔషధితత్వము యొక్క ఉనికి చేతనే సమస్త తేజస్సులు వృద్ధి చెందుచున్నాయి. మూడు వేదవ్యాహృతులు, ఒకటి భూ ఋగ్వేదము ఋక్కులు, రెండు భువర్ సామవేదము సామగానములు, మూడు సువహ యజుర్వేదము యజస్సులు, నాలుగు మహహ బ్రహ్మస్వరూపమగు ఓంకారము. ఓంకారము చేతనే సమస్త వేదములు వృద్ధి చెందుచున్నాయి. నాలుగు ప్రాణవ్యాహృతులు, ఒకటి భూప్రాణము, రెండు భువహ అపానము, మూడు సువహ వ్యానము, నాలుగు మహహ అన్నము. అన్నము చేతనే సమస్త ప్రాణులు వృద్ధి చెందుచున్నాయి. ఈ విధంగా లోకదేవతావేద ప్రాణ నాలుగు ఏక్స్ నాలుగు విభాగములు పదహారు. షోడశ కళలు ఆత్మపురుషునివిగా భావించి షోడశాత్మక ఆత్మపురుషుని ఉపాసించటమే వ్యాహృతి ఉపాసన. ఎవడు ఈ షోడశ పదహారు కళలను తెలుసుకొని పరబ్రహ్మమును షోడశ కళాత్మకముగా ఉపాసిస్తాడో అట్టివాడు దేవతలందరినీ పూజించినవాడు అగుచున్నాడు, దేవలోకంలో కూడా పూజనీయుడగుచున్నాడు. ఆరవ అనువాకము ఆత్మయోగము. ఇప్పటివరకు భూభువ సువర్మహర్ వ్యాహృతులతో కూడిన లోకదేవతావేద ప్రాణ షోడశ 4x416 అంగ పూజ గురించి చెప్పుకున్నాము. ఇప్పుడిక షోడశ కళల పురుషుడగు ఆ హిరణ్య గర్భ పురుషుని లేక పరమపురుషుని హృదయాకాశములో గమనించటము, దర్శించటము, ఉపాసించటము, మమేకమేకత్వము సిద్ధించుకోవటము గురించి చెప్పుకుంటున్నాము. ఈ జగత్తు స్వతహగా బ్రహ్మమే. అట్టి బ్రహ్మమునకు స్థానము హృదయాకాశము. స్వప్నంలో కనిపించే ఆయా వ్యక్తుల ఆత్మ ఆ స్వప్నద్రష్ట యొక్క భావన స్వస్వరూపమే కదా. అట్లాగే స్వాత్మను సర్వాత్మకముగా భావన చేయుట చేతనే ఈ జీవుని సత్యమగు స్థానము చేర్చుచున్నది. ఈ విశ్వమును బ్రహ్మముగా సర్వజీవుల అఖండాత్మస్వరూపముగా సందర్శించు అభ్యాససిద్ధియే ఆత్మసాక్షాత్కారము. అట్టి అఖండమగు విశ్వాత్మ మమాత్మయే అను లక్ష్యమే ఆత్మవిద్య. సర్వభూతములందు నేనే ఆత్మగా స్థితించి ఉన్నాను. సర్వభూతములు నా ఆత్మయందే స్థితి కలిగి ఉన్నాయి అను స్థితియే సోహం భావము. ఓ శిష్యుడా, ఈ దేహోపకరణమును ఉపయోగించి యోగమార్గములో ఆత్మస్థానమును చేరు ఒకనొక యోగ సాధన గురించి ఇప్పుడు మనము చెప్పుకుందాము. 1. హృదయ మధ్య ప్రదేశంలో ఆకాశము ఉన్నది. అది బాహ్యాకాశము వలనే విస్తారమైనది. బాహ్యాకాశము కంటే కూడా అత్యంత సూక్ష్మమైనది. 2. అట్టి ఆకాశములో ఆత్మవిరాజిల్లుచున్నది. 3. అట్టి ఆత్మభగవానుడు లేక పరమపురుషుడు మనోమయుడై చైతన్యస్ఫూర్తితో అమృతమయుడై హిరణ్మయుడై జ్యోతిర్మయుడై నిత్యప్రకాశమానుడై ఉన్నారు. ఆయన ఈ విశ్వమంతా ఆక్రమించుకొని ఉన్నారు. అంతేకాదు, ఈ విశ్వమంతా ఆయనకు అనన్యము. 4. ఆయనది ఆధ్యాత్మిక స్వరూపమే కాని భౌతిక రూపం కాదు. దేహంతో స్వప్నసీమవలే స్థూల రూపం కాదు, సూక్ష్మరూపము. 5. అట్టి హృదయాకాశము గురించి, అద్దానిలో ప్రకాశిస్తున్న సర్వగతమగు ఆత్మభగవానుని గురించి ఈ బుద్ధి యొక్క ఏకాగ్రతతో యోగ సాధన సహాయంతో గమనిస్తూ ఉపాసనను వృద్ధి చేసుకుంటున్నాము. సర్వపరిపూర్ణుడగు ఆత్మ దేవుడు సర్వనాడులకు శక్తి తరంగాలకు ఊర్ధ్వంగాను, ప్రాణశక్తికి జనన స్థానముగాను, క్రింద వైపుగా అధోముఖంగా చైతన్యస్ఫూర్తి రూపంగా వ్రేలాడుచు మాంసమేమగు హృత్పద్మ ఆకాశమునందు మనోమయమై అమృతరూపమై తేజోరూపమై ప్రదర్శనమగుచున్నారు. స్వీయ హృదయమే పరమాత్మస్థానము. అట్టి పరమాత్మను చేరు విధానము యోగసాధనా విధి. దేహముతో కొన్ని సూక్ష్మశక్తి ప్రవాహములు నిరంతరము అనువర్తిస్తూ ఉన్నాయి. వాటిలో వెన్నముకాకాశమునందు విడపింగళ, వాటి మధ్యగా సుషుమ్ననాడులు, ముఖ్యమగు శక్తిగత నాడులు. హృదయమునకు ఊర్ధ్వంగా సుషుమ్ననాడి ముఖ్య ప్రదర్శనము కలిగినదే గుండె, కంఠము, ముఖముల వైపుగా విస్తరించి శిరోకపాలమును స్పృశిస్తూ ఉన్నది. అంతేకాదు, కేశముల వెంట్రుకల మూల విభాగము నుండి శిరోకపాలమును చీల్చుకొని శిరస్సు యొక్క ఊర్ధ్వకాశము వరకు విస్తరించినదైయున్నది. ఇది బహ్మప్రాప్తి సంబంధమైన యోగశక్తి తేజోమార్గము. సుషుమ్ననాడి ద్వారా బ్రహ్మరంధ్రమును ఛేదించి సహస్రారములో ప్రవేశించి సర్వాత్మత్వము సంతరించుకోవటమే యోగాభ్యాసము. అట్టి సుషుమ్ననాడి దవడల మధ్య భాగమునందు తాలు ఆకాశమునందు మాంసపిండము రూపము వలె వ్రేలాడుచు యోగాభ్యాసికి అనుభవముగుచున్నది. ఆత్మను అద్వితీయము, సర్వవ్యాపకము, సర్వాధారము అని తెలుసుకొనుచున్న యోగి 1. యోగాభ్యాసముచే సుషుమ్నాశక్తి నాడి యందు ధ్యాసను ఏకాగ్రం చేయుచున్నాడు. 2. హృదయాకాశము నుండి ప్రస్ఫుటమై బయల్వెడలుచు సుషుమ్నయందు ఆయా స్థానములలో ప్రాణ మనోబుద్ధి కుంభకములచే ఉపాసిస్తూ బ్రహ్మరంధ్రమును చేర్చున్నాడు. అటు తరువాత, నేను భూస్వరూపుడను, భౌతిక రూపములన్నీ నాదైనవాడను, భూమిగ్నిరుగ్వేద ప్రాణస్వరూపుడను, భువర్ స్వరూపుడను, అంతరిక్షవాయు సామవేదనుపాన స్వరూపుడను, సువస్వరూపుడను, దేవత దివ్య లోకసూర్యజుర్వేదవ్యాన స్వరూపుడను, ఈ మూడింటికి కారణభూతుడగు సూర్యస్వరూపుడను, చంద్ర ఓంకార అన్నస్వరూపుడను. ఈ విధంగా ప్రాణ మనోబుద్ధి కుంభక విధిగా ఏకాగ్రతతో ఉపాసన చేస్తూ ఉండగా క్రమంగా అగ్నివాయాదిత్య బ్రహ్మముల యందు ఆత్మస్వరూపుడే తన యొక్క రూపము దర్శించువాడే స్వర్భావము పొందుచున్నాము. ఒక్కొక్కటిగా స్వాత్మస్వరూపముతో ఏకము చేయుచు క్రమంగా సర్వాత్మకుడై అఖండాత్ముడై కేవల స్వరూపముగా వెలుగొందుచున్నాము. ఇదియే కైలాసవాసము లేక కైవల్యము కూడా. సందర్భములన్నిటినీ కేవల స్వరూపమునందు అంతర్గతము చేయటమే కైవల్యము. మరికొంత విశేష వివరణ. హృదయము నుండి 101 ముఖ్యనాడులు బయల్వెడలుచున్నాయి. అట్టి నాడులలో 100 నాడులు కంఠము ఇంద్రియముల ద్వారములలో విస్తరించి ఉండగా ఒక్కనాడి మాత్రము నడినెత్తి స్థానము వరకు విస్తరించి విశ్వంతర్గత విశ్వభేర్గత శక్తి యుతమై ఉన్నది. తాలువు అంతమయ్యే చోట నాసాగ్ర ఆకాశమునకు అంతరమున కొండనాలుకను స్పృశిస్తూ ఆ 101 సుషుమ్న నాడి ఊర్ధ్వముగా ప్రయాణించుచున్నదే ఉన్నది. ఈ తాలువు కొండనాలుక ఆకాశము ద్వారా ప్రయాణించు శక్తి నాడీ మార్గము ఈ జీవుని అమరత్వమునకు చేర్చునదే ఉన్నది. తక్కిన నాడులు మూతస్వభావము గల మార్పులకు అంతర్గతమైన స్థానములకు ఇంద్రియముల వైపుగా విస్తరించి ఉన్నాయి. హృదయము నుండి శిరహ కపాల స్థానము ద్వారా విశ్వాంతరాళము ప్రవేశించు యోగాభ్యాసముచే ఆ యోగి అమృతస్థానము చేర్చున్నాడు. ఇంద్రియనాడుల వైపు ఆకర్షితుడైనవాడు అధోలోకములు పొందుచున్నాడు. హృదయం ప్రాణస్థానము, భావనారాయణ స్థానము, భావములు అనుభూతులు జనించు స్థానము, ఉద్వేగాలు ఆలోచనలు మొదలైనవన్నీ నియంత్రించబడు స్థానము, హృదయంతో నిండుగా చెప్పటం గుండె ముక్కలు అవటంగుండె మీద చేయి వేసుకుని చెప్పుచున్నాననటం, ఇవన్నీ హృదయస్థాన దైనందిక అనుభవ సంబంధములు. మనో అధిపతిత్వ ఆత్మత్వము. ఈ విధంగా సుషుమ్నానాడి మార్గంగా హృదయము నుండి శిరో ఊర్ధ్వభాగమును అధిరోహించి బహిర్విశ్వములో ప్రవేశించు యోగి సర్వస్వరూపుడై అఖండత్వము అప్రమేయత్వము పుణికిపుచ్చుకొనుచున్నాడు. మహామనోస్వరూపుడై సర్వదేహాలలోని కేవల మనోరూపుడై మనో అధిపతిత్వము పొంది ఆస్వాదిస్తున్నాడు. సర్వవాక్కులకు ప్రభువు, సర్వచక్షువులకు దృష్టులకు ఆది స్వరూపుడు, సర్వశ్రోతములకు వినికిడిలకు అధినేత, సర్వ విజ్ఞానములకు విజ్ఞానఖని, సర్వజీవులు ఆదిస్వరూపుడుగా తనను తాను సందర్శించున్నాడు. సర్వులను తన సహజాత్మస్వరూపులుగా దర్శిస్తూ ఆత్మానందభరితుడు అయి ఉంటున్నాడు. సర్వము కంటే కూడా లోక సంబంధమైన సర్వ విశేషముల కంటే కూడా వేరే సాక్షిస్వరూపుడై అధికాధికుడు అగుచున్నాడు. ఆకాశము వలె సూక్ష్మతి సూక్ష్మస్వరూపుడై మూర్తమూర్తములు ఓల్ దాట్ ఈజ్ విత్ ఫోర్మ్ అండ్ విదాట్ ఫోర్మ్ తానే అగుచున్నాడు. సర్వప్రాణములు తన క్రీడాస్థానముగా కలిగి ఉన్నట్టిది మహామనో ఆనందస్వరూపము పరమశాంతస్థానము అమృతరూపము అగు పరబ్రహ్మమే తానే అహం బ్రహ్మాస్మి అను వేదమహావాక్య తాత్పర్యమును అనుభవముగా సిద్ధింపజేసుకొనుచున్నాడు. ప్రాచీన ద సెల్ఫ్ దాట్ ఈజ్ ప్రయర్ టు ఓల్ ఏల్స్ స్వరూప యోగ్యుడవగు ఓ శిష్యదేవ ప్రాచీన యోగ్యనామధేయ నీవు పై సుషుమ్న నాడీ మార్గముచే పృథవ్యజ్ఞవాయ ప్రాణరూపుడవయవన్నీ అతిక్రమించి పరబ్రహ్మ రూపమును ధ్యానిస్తూ పరబ్రహ్మ స్వరూపుడవై ప్రకాశించు అభ్యాసమును ఆశ్రయించుము. 7వ అనువాకము పాంక్త ఉపపాంక్తములు. బిడ్డా, శిష్య, ఇప్పటివరకు ఆత్మ ఏ విధంగా వ్యాహృతి ఇహ స్వరూపమై అదే సమయంలో ఆట్ ద సెమ్ టైమ్ సర్వదా పరమే ఉన్నదో, ఏ స్వస్వరూపనండ సర్వస్వరూప పరబ్రహ్మము అయి ఉన్నదో అద్దాని ఉపాసనోపవాసముల గురించి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు పాంక్తములుగా ఉపాసన వస్తువులుగా పృథివి మొదలైనవి తీసుకొని ఉపాసించు విధి గురించి కొన్ని విశేషాలు వివరించుకుంటున్నాము. తైత్తరీయోపనిషత్ పాంక్తములు. అధిభూత బాహ్య పాంక్తత్రయము. 3 పాంక్తములు అధిభూత పాంక్తత్రయము. ఒక్కొక్కటి 5 ఉపపాంక్తములను ఉపలక్షణములను కలిగి ఉంటున్నాయి. 1 లోకపాంక్తము పృథివీ అంతరిక్షము అద్యులోకముదశలు వాంతరము ఇన్ బిట్వీన్. ఇవి ఆత్మభగవానుని పంచలోక ఉపపాంక్తములుగా ఎరిగి ఆరాధించబడుగాక. 2 దేవతా పాంక్తము అగ్ని వాయువు ఆదిత్యుడు చంద్రుడు నక్షత్రములు ఇవి ఆత్మదేవుని పంచదేవతాపాంక్తములుగా గమనిస్తూ పూజించబడుగాక. 3 భూతపాంక్తము జలము ఔషధులు ఈ గోధుమ జొన్నలు మొదలైన ఆహార ధాన్యములు వనస్పతులు నవధాన్యములు ఆకాశము జీవాత్మ ఇవి ఆత్మభగవానుని పంచభూత అపపాంక్తములుగా దర్శించుచు ఉపాసించబడుగాక. ఇవి పరమాత్మ యొక్క బాహ్య సంప్రదర్శితమగు అధిభూతపాంక్తత్రయముగా భావించబడుచున్నది, సందర్శించబడుచున్నది, ఉపాసించబడుచున్నది. ఆధ్యాత్మపాంక్తత్రయము అంతరపాంక్తములు. 1 వాయు పంచ ఉపపాంక్తము ప్రాణము వాయువును దేహములోనికి స్వీకరించు ప్రక్రియ అపానము, వాయువును క్రిందకు కదిలించు ప్రక్రియ వ్యానము, వాయువు దేహములో అన్ని మూలలకు వ్యాప్తింపజేయు ప్రక్రియ ఉదానము, దేహములో ఉండి అన్ని చోట్ల ఉత్తేజమును నింపి ఉంచు ప్రక్రియ సమానము, ఆహారమును జీర్ణింపజేసి రసతత్వమును శరీరమునకు నలుములలో ప్రతిక్షేపించు ప్రక్రియ ఇవి పంచప్రాణములు. ప్రాణశక్తి యొక్క పంచ ప్రదర్శనములు. సప్రాణము విశ్వమంతా నిండి ఉండే చైతన్య స్ఫూర్తిరూప ప్రాణ ప్రక్రియ అప్రాణశక్తి ప్రదర్శనము. సప్రాణము యొక్క దేహములోని దశవిధ క్రియా నిర్వహణములే పంచప్రాణ పంచ ఉపప్రాణములు. పంచ ఉపప్రాణములు నాగ పొట్టలోని ప్రక్రియలను పర్యవేక్షించు ఉపప్రాణము. కూర్మ కనురెప్పలు మఖకవళికలు పర్యవేక్షించు ఉపప్రాణములు. త్రితల ఆకలి దప్పికలను పర్యవేక్షించే ఉపప్రాణము. దేవదత్త ఆవలింత నిద్రస్వప్నము మొదలైన విశేషములను పర్యవేక్షించు ఉపప్రాణము. ధనంజయ ప్రాణశక్తిని సమముగా ప్రసరించేసి ఆరోగ్యము రోగ నిరోధక విధిని పర్యవేక్షించు ఉపప్రాణము. ఈ విధంగా పంచప్రాణోపప్రాణములు ఆత్మయొక్క ఈ దేహములోని సంప్రదర్శనములుగా ఉపాసించుచుండెదముగాక. ప్రాణేశ్వరుని దశహస్తములుగా గమనించబడుచుండునుగాక. 2 ఇంద్రియ పంచ ఉపపాంక్తములు కళ్ళు చూపు చెవులు వినికిడి ముక్కు గంధము వాక్కు నోరు మాటలు పలకటము చర్మము స్పర్శ ఈ 5 పరమాత్మ యొక్క ఇంద్రియ ప్రదర్శన విశేషములుగా గమనిస్తూ వీటిని తన ప్రత్యక్ష ప్రదర్శనములుగా కలిగి ఉన్నట్టి ఆత్మను పూజాభావంగా దర్శించాలి. ధాతు పాంక్తము శరీరములోని ధాతువులు చర్మము స్పర్శత్ మాంసము వవప స్నాయు అస్థి బొమికలు మజ్జ ఈ 5 పరమాత్మ యొక్క పంచధాతు ప్రత్యక్షములుగా భావించబడుచు ఆత్మదృష్టిని ప్రవృద్ధపరుచుకునెదముగాక. పరమసత్యమగు పరబ్రహ్మతత్వమును రొక్కులు గానం చేస్తున్నాయి. అట్టి పరమసత్యమును తమకు తాముగా ఎరుగుచు లోకములకు మార్గదర్శకులగుచున్నవారు ఋషులు. అట్టి ఋషులు ఆత్మతత్వమును ఉపాసించు ఉపాయములను అపకరణములను సూచిస్తున్నారు. వారు బాహ్య పాంక్తత్రయము, లోకదేహభూత పాంక్తత్రయము, అధ్యాత్మ పాంక్తత్రయము, వాయు ప్రాణ ఇంద్రియధాతు పాంక్తములు 3, 3, 6 ఈ విధంగా పాంక్తన షట్కమును ఆత్మయొక్క ప్రదర్శిత రూపములుగా ఉపాసిస్తూ ఆత్మత్వము సంతరించుకొనటమును చెప్పుచున్నారు. ఆత్మవిభవములుగా, ఆత్మ సంప్రదర్శనములగు విశేషములుగా భావిస్తూ ఆత్మత్వమును పునికి పుచ్చుకోవటమును దారిగా చూపుచున్నారు. ఓ బిడ్డలారా, శిష్యదేవులారా, వేదము అను శబ్దార్థము గూఢార్థము తెలియబడు ఈ సమస్తము, ఈ ఎదురుగా కనిపిస్తున్న పంచభూతాత్మకమైనదంతా, ఆకాశవాయుగ్ని జలభూవిశేషాలన్నీ ప్రాణాది పాంక్తపంచకము నుండే ఉదయిస్తున్నది కనుక సర్వము ఆత్మ యొక్క పాంక్తమే, ప్రదర్శనమే. ఆత్మానుపాంక్తము సోర్స్ చేతనే ఈ సర్వము వ్యాహృతమయ్యున్నది అని సిద్ధాంతీకరించబడుచున్నది. ఈ సర్వము వ్యాహృత హిరణ్యగర్ పరబ్రహ్మమే. అయితే బ్రహ్మము సర్వదా అవ్యాహృతము, ఇట్ డజ్ నోట్ ఎక్స్టెండ్ ఆస్ ఎనీథింగ్ ఎల్స్. ఇదంతా అనేకంగా కనిపిస్తూ ఉన్నప్పటికీ వస్తుతః ఏకము ఖండము అగు పరబ్రహ్మమే. ఈ జీవుడు స్వతహగా ఏకంఖండ పరబ్రహ్మ ప్రదర్శన రూపుడే. దృష్టాంతానికి నీవు వినుచున్నప్పుడు, చూచుచున్నప్పుడు, మాట్లాడుచున్నప్పుడు, పోట్లాడుచున్నప్పుడు ఏకరూపుడవే అయి ఉంటావుగాని ఆయా ధర్మములను బట్టి వేరు వేరు జీవులుగా అగుటలేదు కదా. పంచముఖుడు పరమాత్మ దృశ్యము దేహము జీవాత్మ ఈశ్వరాత్మ సర్వాత్మ అనబడే 5 ముఖముల ప్రదర్శన సమన్వితుడు అయి ఉండటం చేత పంచపాంతుడు పంచముఖుడును శబ్దముచే స్తుతించబడుచున్నారు. ఈ జీవుడు అట్టివాడే, ఈతడు ఆత్మస్వరూపుడే. జీవో శివః, శివో జీవః. ప్రపంచము ప్రపంచము కూడా పంచభూతాత్మికమే కాబట్టి పంచపాంత శబ్దవాచ్యమే. పరమాత్మయే ప్రపంచరూపుడు. ప్రపంచము పరమాత్మ జీవాత్మ ఏకం ఖండ రూపులేగాని వేర్వేరు కాదు. 8వ అనువాకము ఓంకారోపాసన. ఈ సమస్తము పరబ్రహ్మమే అని చెప్పటానికి ఓం శబ్దము వేదములచే ఉచ్చరించబడుతోంది. అట్టి పరబ్రహ్మము ఓంకారశబ్దనద ప్రదర్శన రూపముగా ఆత్మను దర్శించిన బ్రహ్మజ్ఞులు వాటిని అపౌరుషేయములగు వేదములుగా ప్రకటిస్తున్నారు. స్వస్వరూపము సర్వానుభవముల అఖండాత్మయే ఓంకారము. అట్టి ఓంను ఎట్లా ఉపాసించాలో చెప్పుకుంటున్నాము. ఓంకారశబ్దము యొక్క రూపము అర్థము పరబ్రహ్మమే. ఓంకారమే భగవంతుడు, పరమాత్మ, ఇష్టదైవము. ఈ కనబడేదంతా కూడా ఓంకారమే. ఈ జగత్తు ఓంకార పరమార్థ స్వరూపమే. ఈ జగత్తును అనుభవముగా పొందుచున్న జీవాత్మ ద ఎక్స్పీరియన్సా కూడా ఓంకారమే. జగత్తు ఓంకారము చేతనే అనుకృతము. ఇట్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్. ఇదంతా స్వతహగా సర్వదా ఓంకారమే కాబట్టి అకృతము కూడా. ఇట్ ఈజ్ ఆస్ ఇట్ ఈజ్. జగత్తు జీవులు ఓంకారము నుండే స్రవిస్తున్నాయి, అవుట్ ఫ్లోయింగ్. కాబట్టి శ్రావేతి ఇతి ఓం అనబడుచున్నది, స్రవింపజేయనది శ్రావ్యమగు ఆత్మ. అవును అని సూచించటానికి, చెప్పు అని అనటానికి, విను అని చెప్పటానికి ఓమే పలుకబడుచున్నది. ఓ రామ, విను అను ఓంతో ప్రారంభమవుతోంది. పరమాత్మ యొక్క విభూతులు వర్ణించు సామగానము ఓం ఇతి ఓం అని పలుకుచు ఓంను ఆద్యంత శబ్దములుగా పలుకుచున్నది. ఓం సోం ఓంకారం సర్వత్రా ఏర్పడినదే ఉన్నది అను శబ్దముతో ఋగ్వేద మంత్రములు పలుకుబడుచున్నాయి. శాస్త్రమంత్రద్రష్టలు ఓంతో ప్రారంభిస్తున్నారు. సద్దరూపముగా ఉన్న సమస్తము ఓంకారమే, ఓంకార అధీనమే. శబ్దములన్నీ ఓంను అనుకరిస్తున్నాయి, ఆశ్రయించినవై ఉంటున్నాయి. యజ్ఞములు చేయించు ఆధ్వర్యులు ఓమధ ఓమివాని పలికి యజమాని చేత అట్లే బదులు పలికిస్తున్నారు. బింబము ప్రతిబింబము వలె ఈ జగత్తు ఓంకారరూపమేనని వారు సూచిస్తున్నారు. అగ్నిహోత్రమును ఓం స్వరూపముగా ఆహ్వానిస్తూ ప్రజ్వలింపజేస్తున్నారు. బ్రహ్మ యజ్ఞములు చేయించు ప్రారంభ శ్రేష్ఠ ఆధ్వర్యుడు తదితర ఆధ్వర్యుల చేత యజ్ఞమును చేయించు మంత్రోపాసకుల చేత ఓం అని అనుజ్ఞయిస్తున్నారు. తదితర ఆధ్వర్యులు ఓం అని అంగీకరించి తదితర తతంగమంతా నిర్వర్తిస్తున్నారు, నడిపిస్తున్నారు. ఓంతో ప్రారంభించి బ్రాహ్మణుడు వేదమంత్రములను ప్రారంభిస్తున్నారు. ఓంతో ప్రవచనములు అన్నీ ప్రారంభమగుచు ఇతి ఓం అని ముగించబడుచున్నాయి. ఓం అని బ్రహ్మోపాసన ప్రారంభమై ఓం ఇతి సిద్ధేహ అని సిద్ధించు ఫలము ఓంకారరూపంగా దర్శించబడుతోంది. లోకం సృష్టించబడినప్పుడు ఓం శబ్దమే ధ్వనిస్తున్నది, ఓం సృష్టిగా కొనసాగుచున్నది, ఓం యందే ఇదంతా లయించుచున్నది అని సృష్టితత్వజ్ఞులు ఆత్మపరంగా సిద్ధాంతీకరించి చెప్పుచున్నారు. యోగులు సృష్టికి మునుముందు నుండి ఇప్పటిదాకా ఓం శబ్దమునే వినుచూ పలుకుచున్నారు. ఓం శబ్దము ఎవరో ఒక్కరిచేత పుట్టించబడినది కాదు, అందుచేత అనాహతము అపౌర్షేయము అని అనబడుతోంది. ఓం ఆత్మ యొక్క అమృతమగు స్వాభావిక సూచనము, అందుచేత ఓంకారమును పరబ్రహ్మరూపంగా భావించాలి. ఓం అననప్పుడు నేను పరబ్రహ్మమునే ఉపాసిస్తున్నాను అని గుర్తుపెట్టుకుని ఉండాలి. తైత్తరీయోపనిషతోం అని ఎరిగి ఓంను ఎలుగెత్తి పలుకుచూగానం చేసి ఆ తదుపరి ఈ జగత్తు అనుబడు సందర్భరూప విశేషాలను స్వీకరించాలి. ఓంకారముతో ఈ సర్వము పరబ్రహ్మమే అనుభావనతో ప్రారంభముగుచున్న సమస్త క్రియలు అత్యంత ఫలప్రదములగుచున్నాయి. ఓంకార పరమాత్మభావన రహితమైన సమస్త క్రియలు నిష్ఫలములగుచున్నాయి. ఓంకారమును పరమాత్మస్తుతిగా ఉపాసించాలి, దర్శించాలి, ఆస్వాదించాలి. ఓంకారోహం ఓంకారత్వం ఓంకారమిదం. 9వ అనువాకము పురుషార్థ సాధనములు. ఓ ప్రియ శిష్య, కర్మలను పురుషార్థ సాధనములుగా ఎట్లా మరల్చుకోవచ్చో కొన్ని ముఖ్య సూచనలను సిద్ధాంతీకరిస్తూ ఇప్పుడు మనము చెప్పుకుంటున్నాము, వినండి. ఆత్మదృష్టికి, ఆత్మావగాహనకు, ఆత్మతాదాత్మ్యమునకు, ఆత్మమేవాహం భావనకు ఇది త్రోవ అయి ఉన్నది. ఘృతం చ స్వాధ్యాయ ప్రవచనే చ సత్యమును స్వానుభవంగా దర్శించి శృణ్వంతి విశ్వే అమృతస్య పుత్రః వేదాహం ఏతం పురుషం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ ఓ బిడ్డలారా, సత్యమును మీకు వినిపిస్తున్నా. కల్పనను ప్రక్కనపెట్టి మీ స్వరూపము గురించిన ఈ సత్యవాక్కులు వినండి అని ఎలుగెత్తి చెప్పబడు సమాచారమే ఋతము అనబడుచున్నది. అట్టి ఋషివాక్కులను, రొక్కుల గానములను, మహనీయుల సూచనలను, అభిప్రాయములను, అనుభూతములను, అనుభవములను శ్రద్ధగా వినాలి, పారాయణం చేయాలి, పఠించాలి, అంతర్ముఖంగా యోచించాలి, కలిసి కూర్చుని సంభాషించుకోవాలి. స్వాధ్యాయనము, గ్రూప్ స్టడీ, అధ్యయనము, వన్స్ ఓన్ స్టడీ నిర్వర్తించాలి. సత్యం చ స్వాధ్యాయ ప్రవచనే చ. చీకటిలో గదిలోని వస్తువులు సరిగ్గా అగుపించవు, వెలుతురు వస్తేనో అన్నీ సుస్పష్టమవుతాయి. యంసత్ ఏది ఎల్లప్పుడూ ఉండి ఉంటోందో అట్టి ఆత్మజ్ఞాన సమాచారము యొక్క తేజస్సులో ఈ జగత్తును, ఈ సమస్తమును దర్శించాలి. అందుకుగాను పరబ్రహ్మము యొక్క అద్వితీయత్వము గురించిన వివరణలు, నిర్వచనములు, స్వాధ్యాయనం, ప్రవచనములు జరుగుతూ ఉండునుగాక. సత్యము వినాలి, సంభాషించాలి. సత్సంగమా సత్యము యొక్క అనుభవమునకు రాచబాట. తపశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ. పరిమితమగు జీవాత్మత్వము నుండి అపరిమితము సర్వము అగు పరమాత్మతత్వము గురించిన స్వానుభవము కొరకే తపన ఏ తపస్సు. మనలో ప్రతి ఒక్కరి ఆత్మ సర్వాత్మకమైనదే కాని కేవలము ఒక భౌతిక దేహ పరిమితము కాదు. ఈ విషయము గురించిన ప్రవచనములు వినాలి, స్వాధ్యాయము స్టడీ చేయాలి. లోకాతీత గుణతీత విషయాతీత స్వస్వరూపము వైపుగా దృష్టిని సారించాలి. భేదముల నుండి దృష్టిని వెనుకకు మరల్చాలి. ఇదియే తపస్సు. దమశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ. ఈ కళ్ళు చెవులు మొదలైన ఇంద్రియములను దృశ్యము నుండి విరమింపజేస్తూ ఆత్మను దర్శించు మార్గములో సశాస్త్రీయంగా నియమించాలి. సమశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ. మనోబుద్ధి చిత్త అహంకారాలను ఆత్మతో మమేకము చేస్తూ సర్వాత్మకుడగు ఆత్మ భగవానుని కళావిశేషాలుగా గమనించు ప్రక్రియలందు నియమించాలి. అగ్నేయశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ. వేదములు శాస్త్రములు సూచిస్తున్న అగ్నికార్యములను, దీపములను వెలిగించటము, యజ్ఞయగములు ఇటువంటివి అగ్న్యుపాసనలను వదలరాదు, నిర్వర్తిస్తూ ఉండాలి. దైనందిక పూజ మొదలైననవి దైవకార్యములు, పితృకార్యములు ఆజ్ఞోపాసనతో ప్రారంభించాలి. యజ్ఞోపాసనగా వెలిగించబడుచున్నప్పుడు అగ్ని అగ్నిహోత్రమగుచున్నది. అగ్నిహోత్రం చ స్వాధ్యాయ ప్రవచనేచ. సహస్ర దీపములలో ఏకస్వరూపుడగు అగ్నిహోత్రమును ఆత్మలక్షణ సమన్వితముగా ఆరాధించాలి. నాకు కనబడుచున్న ఈ సర్వజీవులు పరంజ్యోతి స్వరూపుడగు పరమాత్మ యొక్క జ్యోతిస్వరూపములే అను అవగాహనతో అగ్నిహోత్రమును ఉపాసించాలి. అతిథేయశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ. తనను సంపద కొరకు, జ్ఞానము కొరకు, శాస్త్ర వివరణల కొరకు ఆశ్రయించవచ్చు వారిని ఆదరించాలి. అతిథులను పరమాత్మ భావనతో ఆరాధిస్తూ సేవించాలి. అభ్యాగత స్వయం విష్ణుః అనుభావనతో ఉపాసించాలి. మానుషం చ స్వాధ్యాయ ప్రవచనేచ. తోటి మానవులను పరమాత్మ రూపంగా దర్శించాలి, భావించాలి, ఉపాసించాలి. ప్రజా చ స్వాధ్యా ప్రవచనేచ. తన కుటుంబ సభ్యులను, సంతానమును, బంధువులను పరమాత్మ రూపంగా భావించి సేవించాలి, పూజాభావం కలిగి ఉండాలి. ప్రజనశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ. ఆ దేశక్షేమము కోరి ఆయా విధులు నిర్వర్తించాలి, కలిసి పనిచేస్తూ సేవాభావము కలిగి ఉండాలి. స్వాధ్యాయ ప్రవచనములు ఆచరించాలి. గ్రామ, మండల, రాష్ట్ర, దేశ, ప్రపంచజనుల శుభ, శాంతి, ఐశ్వర్య, ఆనందముల కొరకు ఉద్దేశించి దైవ యోగ జ్ఞానోపాసనలు నిర్వర్తించాలి. ప్రజాపతిశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ. అసృష్టిని సృష్టికర్తను ప్రస్తుతిస్తూ స్వాధ్యాయ ప్రవచనములు నిర్వర్తించాలి. దేహములను, ఆహారములను, పరస్పర సంబంధములను ప్రసాదించుచున్న సృష్టికర్త యొక్క పాత్రను ఏమరువరాదు, ఉపాసించాలి. ప్రకటించుచూ సంభాషించుకోవాలి. ఓ ప్రజాపతి, ఈ చేతులు, ఈ కాళ్ళు, ఈ చర్మము, ఈ గుండె శరీరం యొక్క జనన వృద్ధులు ఎంతటి ప్రజ్ఞతో రచించారు! ఆహా, అమోఘం అని గుర్తిస్తూ స్తుతించాలి. సత్యమితి సత్యవచాహ రాతితరహ. ఏది సత్యమో, నిత్యమో అద్దానినే గుర్తుపెట్టుకుని సంభాషించాలి. ఆచార్యులు చెప్పు పరమసత్య వచనములను ఆశ్రయించాలి. సోదాహరణంగా సంభాషించుకోవాలి అని రాధోతర గోత్రోద్భవుడగు సత్యవచస మహర్షులగువారు ప్రవచిస్తున్నారు, గుర్తు చేస్తున్నారు. వారు సూచించు మార్గమును అనుష్ఠించాలి. రాధా ఆరాధన తపైతి తపోనిత్యః పౌరుషిష్ఠ్యః పరమాత్మ గురించిన తపనయే ధ్యానాదులకు, శృతములకు, వినుటకు, అధ్యయనమునకు దారితీస్తోంది అని పురుశిష్టముని కుమారుడగు పౌరుషిష్ఠులవారు సిద్ధాంతీకరిస్తూ సూచించుచున్నారు. సత్యము కొరకు తపన కలిగి ఉండాలి అని వారి ఉద్దేశ్యము. స్వాధ్యాయ ప్రవచన ఏవ ఇతి నాకో మోద్గల్యః. స్వాధ్యాయము, అభ్యసించటము, అధ్యయనం చేయటము, ప్రవచనము బోధించటము, ఇవి బ్రహ్మతత్వమును సిద్ధింపజేయు ఉత్తమ సహకారి కారణములు అని ముద్గల మహర్షి పుత్రుడగు నాకాచార్యులవారి సూచన. స్వాధ్యాయ ప్రవచనములను ప్రయత్నపూర్వకముగా నిర్వర్తించాలి, అనుష్ఠించాలి. అర్ధజ్ఞానములు స్వాధ్యాయ ప్రవచనముల ఆధీనము అయి ఉన్నాయి. అర్ధజ్ఞానము వలననే పరమశ్రేయస్సు సిద్ధిస్తోంది. అట్టి ఆత్మశ్రేయస్సు కొరకై స్వాధ్యాయ ప్రవచనములను విడవనేకూడదు. ధర్మమే స్వాధ్యాయ ప్రవచనముల రూపమని కూడా ఏమరువరాదు. అధ్యయనము అనుష్ఠానరూపము సంతరించుకొనుగాక. అనుష్ఠానముచే ఈ జీవుడు ముక్తుడై బ్రహ్మస్వరూపుడై ప్రకాశించుచున్నాడు. పదవ అనువాకము అహం సహజ పరస్వరూపము శాంతి పాఠము. అహం వృక్షస్య రేరివ కీర్త్యః పుష్టం గరియః ఇవ జనన వివృద్ధి నాశన స్వరూప సంసార వృక్షమునకు ప్రేరణాయి బలమును చేకూర్చు చైతన్యరూపుడను నేనే. జాగ్రత్ స్వప్న సుషుప్తులకు ఆవల నా యొక్క అహం స్వరూపము యొక్క కీర్తి, ఖ్యాతి కొండ శిఖరము వలె సమున్నతమై వెలుగొందుచున్నది. సూర్యుని వలె సర్వమునకు ఆవల ఊర్ధ్వముగా పరమ పవిత్రమై నా యొక్క ఘనతకు చెందిన సహజ స్వస్వరూపము మార్పు చేర్పులచే స్పృశించబడనిదే ఉన్నది. సర్వదా అమృత స్వరూపుడనే, అవినాశినే, అప్రమేయుడనే వెలుగొందుచున్నాను. ఈ దృశ్యమునకు ద్రవ్యాధికార స్వరూపుడను. ఇదంతా నా సంపదయే. నా వర్చస్సు యొక్క ప్రదర్శనమే ఇదంతా. జగత్తును నా బుద్ధి ప్రదర్శనముగా కలవాడనే సుమేధస్సు ఉత్తమ బుద్ధి స్వరూపుడను. జాగ్రత్కే జాగృత్ స్వరూపుడను. వృద్ధి క్షీణములు లేనట్టి అమూత స్వరూపుడను. ఇతి త్రిశంకు మహర్షి యొక్క ఆత్మతత్వోపదేశ మహావాక్యము. ఈ దేహదేహమనోబుద్ధిచిత్తహంకారములుగా కనిపించేదంతా నా ఆత్మతేజోవిలాసము యొక్క షట్ విన్యాసమే. దృశ్యదేహమనోబుద్ధిచిత్తహంకార విన్యాసమే. జీవాత్మవ్యక్త త్రిగుణ మూడు గుణాతీత స్వకీయ వినోద విన్యాసమే. పదకొండవ అనువాకము శిష్య అనుశాసన నియమావళి. వేదం అనుచ్య ఆచార్యో అంతేవాసినం అనుశాస్తి. వేదములను నేర్పుచున్న ఆచార్యులవారు ఈ తెలియబడేదంతా తెలుసుకొంటున్న ఆత్మతత్వమును విశదీకరించుచున్న సద్గురువు వేదాధ్యయనము మరియు ఆత్మతత్వమును అధ్యయనము చేయుచున్న శిష్యులకు, అంతేవాసికి ఈ విధంగా అనుశాసిస్తూ తప్పక అనుసరించండి అని బోధిస్తున్నారు, సంబోధిస్తున్నారు. ఓ ప్రియ ముముక్షు, శిష్య, తత్వజ్ఞానాన్వేషి, నీవు ఈ ప్రకారముగా వర్తించుము అనుష్ఠాన ఉపనిషత్ వాక్యములు. సత్యం వద, సత్యమునే పలుకాలి. యం సతేది సత్యమో నిత్యమో అట్టి ఆత్మతత్వమును దృష్టిలో పెట్టుకొని జీవించాలి. పరమాత్మత్వము సిద్ధించుటకే ఉత్తమ ఆశయములతో జీవితము గడపాలి. అంతేకాని అసత్తును పట్టుకొని వ్రేలాడి ఉండకుము. ధర్మం చర, ఇది నీ యొక్క స్వధర్మము అని శాస్త్రములచే, సర్వశ్రేయోభిలాషులగు పెద్దలచే, సంఘముచే నీకు ఏది నియమించబడియున్నదో దానిని తప్పక శ్రద్ధగా ఆచరించాలి. అంతేకాదు, అధర్మ ప్రవృత్తి కలిగి ఉండకూడదు. స్వధర్మమును విశాల దృష్టితో తప్పక నిర్వర్తించాలి. అశ్రద్ధ, ఆలస్యము, బద్ధకము ఉండరాదు. మానవ ధర్మము, ఉపాసనా ధర్మము ఇత్యాదులు ఏమరవవద్దు, ఉపేక్షించవద్దు. స్వాధ్యాయాత్మ ప్రమదః, వేదాధ్యయనము, ఆత్మతత్వ అధ్యయనము, మహనీయుల ప్రవచనములు, అవతార పురుషుల విశేషములు, బోధలు మొదలైన వాటి పట్ల స్వాధ్యాయుడవై గానం చేస్తూ, పఠించువాడవై వింటూ వినిపిస్తూ ఉండుము. స్వాధ్యాయము పట్ల ప్రమత్తత, బద్ధకము పనికిరాదు, విడిచి ఉండకూడదు. ఆచార్యాయ ప్రియం ధనం ఆహృత్య, విద్య నేర్పిన ఆచార్యుల వారికి గురుదక్షిణ సమర్పించి, విద్య నేర్పినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సంతోషింపజేయండి. వారిని సేవించాలి, వారికి ఆజ్ఞానవర్తుడవై ఉండాలి. వారి ఆశయములు నెరవేర్చు ప్రయత్నములు వీడరాదు. ప్రజాతంతుం మా వ్యవచ్ఛేత్స్యః. వంశావళికి, వివాహ వ్యవస్థకు, సంతానమునకు, కుటుంబమునకు సేవకుడవు, సంరక్షకుడవు అయి ఉండుము. వంశ వ్యవస్థకు విచ్ఛిత్తి కలిగించకూడదు. బిడ్డలను కని వారిని శ్రేయోమార్గానువర్తనులుగా తీర్చిదిద్దాలి అనో ఆశయము కలిగి ఉండండి. సత్యాత్న ప్రమదితవ్యం, సత్యమార్గమును విడిచి ఉండవద్దు. అసత్యము, అపవాదము మొదలైన దుష్టమార్గములకు దూరంగా ఉండండి. ధర్మాత్న ప్రమదితహ్యం, నీవు నిర్వర్తించవలసిన ధర్మము, ధర్మకార్యముల పట్ల ఏమాత్రము వైదొలగకూడదు. బద్ధగించరాదు. ఎవరిపైనో కోపముతోనో చిరాకు పడియో ధర్మమార్గము నుండి చేతి పొందకూడదు. కుశలాత్న ప్రమదితవ్యం, ఏదీ నీకు, నీ కుటుంబీకులను, ఓ బంధువులకు, సంఘమునకు శ్రేయోదాయకమో అట్టి విధి విధానముల పట్ల అశ్రద్ధ కూడదు. నిర్వర్తించాలి. శ్రేయోధర్మముల పట్ల శ్రద్ధను వీడవద్దు. దేశము యొక్క, సహజనుల యొక్క కుశలము కొరకై కర్మలు ఉద్దేశించాలి. బద్ధగించకూడదు. నీకు దేనియందు కుశలత్వము, ఎఫిషియన్సీ ఉన్నదో ఆది పరోపకారము కొరకై నిర్వర్తిస్తూనే ఉండుము. భూత్యైన ప్రమదితవ్యం, సహజనులకు ఏది శ్రేయోదాయకమో అట్టి కార్యక్రమములను తప్పక నిర్వర్తించాలి. సహజీవుల పట్ల ప్రేమాప్యాయతక్షమ కలిగి ఉండాలి. ఇది మరువరాదు. జీవకారుణ్యమును తపస్సులా భావించి నిర్వర్తించాలి. పక్షుల పట్ల, జంతువుల పట్ల కారుణ్యము కలిగి ఉండాలి. పేదల పట్ల, నిస్సహాయుల పట్ల భూతదయ కలిగి ఉండాలి. దయాదాక్షిణ్యములను ఏ కారణం చేతకూడా విడిచి ఉండరాదు. స్వాధ్యాయ ప్రవచనాభ్యాంన ప్రమదితవ్యం, అధ్యయనము చేయటము, నేర్చినది ఇతరులకు నేర్పటము, ఈ రెండు వదలనేకూడదు. నేర్చుకుంటూనే ఉండాలి, నేర్పుతూనే ఉండాలి. దేవ పితృ కార్యాభ్యాంన ప్రమదితవ్యం, ఈ భౌతిక దేహమును ప్రసాదించిన దేవతలకు కృతజ్ఞతతో దైవ కార్యములు నిర్వహిస్తూ ఉండాలి. ఈ దేహరక్షణకు కారణముగుచున్న పితృదేవతలకు ఉపాసనలు తప్పక నిర్వర్తించాలి. అది దేహరక్షకులకు, దేవతలకు కృతజ్ఞలు తెలుపటము, దేహానంతరము సాధనలకు, సానుకూల్యముగు ఉపాధులకు అర్హత పొందటము కూడా ఆగుచున్నది. పితృకార్యములను ఏమరువరాదు. మాతృదేవో భవ, తల్లికి ఎటువంటి వాత్సల్యము, అకృత్రిమమైన ప్రతిఫలాపేక్ష రహితమగు ప్రేమ కలిగి ఉంటుందో అట్టి ప్రేమవాత్సల్యములను స్వభావముగా కలిగి ఉండండి. జన్మనిచ్చిన తల్లికి కృతజ్ఞుడవై ఉండండి. పితృదేవో భవ, తండ్రి వలె సహజనులపై ప్రేమరక్షణ అనురాగము ఆప్యాయత కురిపించుము. నీ పితృదేవులను పూజ్యభావముతో సేవించుము. తల్లిదండ్రులకు బాధ కలిగిస్తూ కృతజ్ఞులు కావద్దు. ఆచార్య దేవో భవ ఆచార్యులను దైవ సమానముగా భావించి గౌరవించుము. ఆచార్యుడవై నీవు నేర్చిన వేదవిద్యను ఆత్మవిద్యను ప్రియముగా బోధించుము. తత్వం భావన కలిగి ఉండి తత్వశాస్త్ర విశేషాలు నేర్పుము, తెలియజేయుము. ఆచార్యులను దైవసమానులుగా భావించి సేవించండి. వారి ఆశయములను గుర్తుంచుకోండి. అతిథి దేవో భవ, ఈ జగత్తుకు నేను అతిథి వంటివాడిని అని గ్రహించి మమకారహంకారములను త్యజించినవాడవై ఉండుము. నీ ఇంటికి విచ్చేసిన అతిథులను పూజ్యభావముతో సేవించుము. అభ్యాగతః స్వయం విష్ణ్యః అను ఉద్దేశ్యము ఉపాసన కలిగి ఉండుము. ఆశ్రయించిన వారికి ఆప్యాయత సేవ సహకారములను అందించుము. అది ఉపాసన వలె వ్రతముగా నిర్వర్తించుము. యాని అనవద్యాని కర్మాణి తాని సేవితవ్యానినో ఇతరాని. నిందితములు ఇతరులకు ఆమోదము కానివి, ఇతరులను బాధించినవి అగుకర్మలు చేయవద్దు. అనిందితములగు కార్యములనే సేవించుము. తదితర జనుల సానుకూల్యత శ్రేయస్సులను దృష్టిలో పెట్టుకొని కర్మలు నిర్వర్తించండి. ఏ కేచ అస్మత్ శ్రేయాంసో బ్రాహ్మణానః తేషాం త్వయ ఆసనేన ప్రశ్వసితవ్యం. ఇమీకంటే అధికులైన వేద విద్య బ్రహ్మవిద్య తెలిసినవారు ఎదురుగా కనబడితే ఆసనము నుండి లేచి వారిని సుఖాసీనులను చేసి గౌరవించాలి. వారికి ఉపచర్యలు చేసి వారి శ్రమను తొలగించాలి. వారికి ఉత్తమ ఆసనమును సమర్పించాలి. భక్తి ప్రపత్తులను చూపండి. శ్రద్ధయాదేయం అశ్రద్ధయా నదేయం. ఇతరుల కొరకై దానధర్మములు తప్పక నిర్వర్తించాలి. ఆ విధంగా దానము చేయుచున్నప్పుడు వీరు భగవత్ స్వరూపులై స్వీకరించుచున్నారు. ఇది నా భాగ్యము అని శ్రద్ధగా దానం చేయాలి. దానము స్వీకరించువారిని చులకన చేసియో తక్కువ చేసియో నిందించుచునో ఇవ్వటంకూడదు. వీరికి ఇవ్వవలసి వచ్చిందే అని బాధపడుతూ దానం చేయరాదు. శ్రియాదేయం, ఈ స్వీకరించువారికి శుభము శ్రేయస్సు కలగాలి అని భావించి దానం చేయాలి. స్వీకరిస్తున్నవారికి కష్టపెడుతూనో నిందిస్తూనో అశుభము కోరుతూనో దానం చేయకూడదు. వారికి నిరుపయోగమైన దానిని దానముగా ఇవ్వకూడదు. మంచి అగుగాక అని ఉద్దేశిస్తూ ఇవ్వాలి, దానం చేయాలి. హ్రియాదేయం, నేను ఇంతటివాడిని కాబట్టి ఈ దానం చేస్తున్నాను అని గర్వపడుతూ ఇవ్వరాదు. అయ్యో, ఇంతమాత్రమే సమర్పిస్తున్నానే అని సిగ్గుపడుతూ ఇవ్వాలి. భియాదేయం, వినమ్రత కలిగి ఇవ్వాలి. గౌరవిస్తూ సమర్పణ భావంతో ఇవ్వాలి. భగవంతుని పట్ల భయభక్తులతో దానము సమర్పణగా చేయాలి. భగవంతుడు ప్రసాదిస్తూ ఉన్నదానికి ఈ రూపంగా కృతజ్ఞతలు అని భావిస్తూ ఇవ్వాలి. సంవిదాదేయం, స్నేహ సౌహార్ద్ర ప్రేమభావాలతో ఇవ్వాలి. పరమాత్మస్వరూపుడు అని భావించి దానం చేయాలి. ఉదాసీనత లేకుండా శక్తి మేరకు అవసరముల మేరకు భగవంతుడు సంతోషిస్తారనే ఉద్దేశ్యంతో నన్ను ఈ దాన కార్యము ఉద్ధరించగలదు కదా అని భావిస్తూ నిర్వర్తించాలి. పవిత్రత పరిపూర్ణతలకు అవకాశంగా అనుకొని దానం చేయాలి. ఈ స్వీకరించువాడు నాపై ఆధారపడి లేడు, నేను కూడా దైవంపై ఆధారపడినవాడినే. ఏ ప్రాణి నాపై ఆధారపడి లేదు. నేను తృప్తి పొందటానికి ఇది దైవము ప్రసాదించిన అవకాశము. ఇది వీరికి ఉపయోగపడితే అదియే నాకు సంతోషము అని మననము చేసుకుంటూ ఇవ్వాలి.